అత తైత్రియ ఆరణ్య షష్టమ ప్రశ్న ప్రారంభ. సంతాయుషా ప్రజామాయుర్ధనం ఓం శాంతిశాంతిశాంతి పరేయువాగం సంప్రవతో బహీరవ బహుభ్య పంథామనపస్పశానం దైవస్వతగం సంగమనం జనానాయమగుం రాజానగుం హవిషాదువస్యత ఇదం త్వావస్త్రం ప్రథమం వాగన్నతైతదూహయజిహా విభఃపురా ఇష్టాహోర్తమను సంపశ్య దక్షిణాయ్యథాపే దత్తం బహుధా విబంధుషో విమోజునజ్మితే వన్నీ అసునేథాయ గోఢవే యాభ్యాయమస్య సాదనగుం సుకృతాం చాపి గచ్చతాత్ పురుషాత్వేతశ్చావయతు ప్రవిద్వానష్టపశర్భువనస్య గోపాః సత్వైతేభ్యః పరిదాద్భ్యోగ్నిర్దేవేభ్యః సువిదత్రేభ్యః పురుషేమా ఆశా అనువేద సర్వాస్సో అస్మాగం అభయతమేన నేషత్ స్వస్తిదా అఘృణిః సర్వీరో ప్రయచ్చన్ పురగేతు ప్రవిద్వాన్ ఆయుర్విశ్వాయు పరిపాతతి త్వా పురుషాత్వా పాతు ప్రపథే పురస్తాత్ యత్రాసతే సుకృతో యత్రతే నిజస్తత్ర సవితాదధాతు భువనస్య పద ఇదగుం హవిః అగ్నయేన హిమతే స్వాహా పురుషస్య సజా పర్యపే దఘాని మృజ్మహే యథానో అత్ర నాపరపురా జలస ఆయతి పురుషస్య సజావనిమితే ప్రాణమసి స్రసం శరీరేణ మహీమిః స్వధయేహి పితృనుప ప్రజయాస్మానిహావః మైవం మాదిస్తాప్రియేహం దేవీ సతే పితృలోకం యదేశే విశ్వవారా నభసా సంయయంత్యుభౌ నో లోకౌపజసాభ్యావృత్స్వ యన్నారీపతిలోకం వృణానాని పద్యత ఉపత్వామర్త్యప్రేతం విశ్వం పురాణమనుపాలయంతే తస్యై ప్రజాంద్రవిణం చేహధే ఉదేష్వనార్యభిజీవలోకమితాసుమేతముపశేషై హస్తగ్రాభస్య విధిషోస్త్వమేతత్పత్యుర్జనిత్వమభిసంబభూవ సువర్ణగుం హస్తాదదానామృతస్య శ్రియై బ్రహ్మణే తేజసే బలాయ అత్రైవ త్వమిహ వయగుం శుషేవా విశ్వాస్పృథో అభిమాతేర్జయేమ ధనుర్హస్తాదదానామృతస్య శ్రియై క్షత్రాజౌజసే బలాయ అత్రైవ త్వమిహ వయగుం శుషేవా విశ్వాస్పృథో అభిమాతేర్జయేమ మణిగుం హస్తాదదానామృతస్య శ్రియై విషే పుష్ట్యై బలాయ అత్రైవ త్వమిహ వయగుం శుషేవా విశ్వాస్పృథో అభిమాతేర్జయేమ ఇమమగ్నే చమసం మా విజేహ్వర ప్రియో దేవానాముత సోమ్యానా ఏష ఇష్టమసో దేవపానం తస్మిన్ దేవామృతమాదయంతా అగ్నేర్వర్మ పరివోభిర్వ్యజస్వ సంప్రోర్ణుష్మేదసాతీవ సాచ నేత్వా ధృష్ణుర్హరసాదరహానోదద్విధక్ష్యం పర్యంఖయాతై మైనమగ్నే విదహోమాభిశోచో మాస్యత్వం చిక్షిపో మా శరీరం యదాశ్రితం కరవో జాతవేదోథే మేనం ప్రహిణుతాత్విభ్యః శ్రుతం యదా కరసి జాతవేదోథే మేనం పరిదత్తాత్విభ్యః యదాగచ్చాప్యసుమేతిమేతామథా దేవానాం వశనేర్భవతి సూర్యం తే చక్షుర్గచ్చదు వాతమాత్మాద్యాం చ గచ్చ పృథివీం చ ధర్మణా అపోవాగచ్చయది తత్ప్రతేషితమోషధీషు ప్రతిష్టా శరీరై అజోభాగస్తపసా తంతపస్వందే శోచిస్తపదుతంతే అర్చి యాస్తే శివాస్తనుభో జాతవేదస్తాభిర్వహేమగుం సుకృతాయ్యత్ర లోకా అయం వై త్వమస్మాదధిత్వమేతదయం వై తదస్య యోనిరసి వైశ్వానర పుత్ర పిత్రే లోకృజ్జాతవేదో మహేమగుం సుకృతాయ్యత్ర లోకా ఏతస్య పథో గోప్తారస్తేభ్య స్వాహాయ ఏతస్య పథో రక్షితారస్తేభ్య స్వాహాయ ఏతస్య పథోభిరక్షితారస్తేభ్య స్వాహాక్షాత్రే స్వాహాపాక్షాత్రే స్వాహాభిలాలపదే స్వాహాపలాలపదే స్వాహాగ్నగే కర్మ కృతే స్వాహాయమత్రణాధీమస్తస్మై స్వాహా యస్తయుధ్మం జభరత్స్విష్మిదానో మూర్ధానం వాత తపతే త్వాయా యజో విశ్వస్మాత్సీమఘాగత ఉరుష్య అస్మాత్మధిజాసి పదయంజాగతాం పునః అగ్నయే వైశ్వానరాజసువర్గాయ లోకాయ స్వాహేతునా బృహతాభాప్యగ్నిరావిర్విశ్వాజవృషభోరోరవీతి దివశ్చిదంతాదుపమాముదానపాముపస్థేమోమర్ధ ఇదంతేకం పర ఊతలేకం తృతీయేన జ్యోతిషా సంవిశస్వ సంవేషనస్తను వైచారురేధి ప్రియో దేవానా పరమే సధస్థే నాకే సుపర్ణముయత్పదంతకం హృదా వేనంతో అభ్యచక్షదత్వా హిరణ్యపక్షం వరుణస్ దూతయమస్ యోనం శకునం భురణ్యం అతిద్రవసారమేయో శ్వానౌ చతురక్షౌ శబలౌ సాధునా పథా అథా పితరేన్సు విదత్రాదుం అపీహిలమేన యే సధమాదం వదంతి యౌ తే శ్వానౌ యమరక్షితారౌ చతురక్షౌ పథి రక్షే నృచక్షసా తాభ్యాగం రాజన్ పరిధేహ్యేనగ్రస్వస్తిస్మానమేవే పూర్ణశావసుకృపాబులం బలౌ యమస్ దూతౌ చరతో వశాదుం అను తావస్మభ్యం ఋషయే సూర్యాయ పునర్దత్తావసుమాద్యేహ భద్రాం సోమయేకేభ్యః పవతే ఘృతమేక ఉపాసతే ఏభ్యో మధు ప్రజాపతిదేవాక్షరాత్ ఏ యుధ్యంతే ప్రథమేషు శూరాసో ఏతనుత్యజ ఏవా సహస్రదక్షిణాస్తాదిష్టిదేవాపి గచ్చతా తపసాయే అనాధిష్యాస్తపసాయే సువర్గతాః తపోయే చక్రిణే మహత్తాదిష్టిదేవాపి గచ్చతాత్ అస్మన్వదేరేవదేస్తగం రభద్రముత్తిష్ఠత ప్రతరతా సఖాయః అత్రాజహామయే అసన్నశేవా శివాన్ అయమభిపాజానుత్తరేమ యద్వై దేవస్య సవితః పవిత్రకం సహస్రధారం విదతమంతరిక్షే యేనా పునాదింద్రమనార్తమార్తీతేనాహం మాగుం సర్వతనుం పునామి యా రాష్ట్రాత్పన్నాదభయం దిశాఖా అభివృతా నృపతిమిచ్ఛమానాః ధాతుస్తవనైన పూతా సజయాస్మాంద్రయ్యావచ్చసాసగం సృజాథ ఉద్వయంతమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ధాతా పునాదు సవితా పునాదు అగ్నేస్తేజసా సూర్యస్య వర్చసా యంతే అగ్నిమమంథామృషభాయే వపక్తవే ఇమంతకం శమయామసి క్షీరేణ చోదకేన చమగ్నే సమదహస్తమునిర్వాపయా పునః శాంబూరత్ర జాయతాం పాకదూర్వాభ్యల్కషా శీతికే శీతికావతి హ్లాదుకే హ్లాదుకావతి మండోక్యాసు సంగమయే మధ్యస్వగ్నిగం శమయ శంతే ధన్వన్యాశముకే సంత్వనోక్యా సందే సముద్రిజాపశముతే సంతు పశ్యాహ సందే స్రవంతే స్వనుపేశముతే సంతు కోప్యాహ సందే నేహారో వరుషదు సమపృష్వావశీయతాం అవసజ పునరగ్నేభ్యో యస్త ఆహుతశ్చరతి స్వధాభిః ఆజురుపసాన ఉపజాతు శేషకుం సంగచ్చతాం తనువాజాత వేదః సంగచ్చస్వ పితృభిః సర్గస్వధాభిః సమిష్టాపూర్తేన పరమే వ్యోమన్ యత్ర భూమ్యై వృణసే తత్ర గచ్చ తత్ర త్వా దేవస్రవితా దధాతు యత్తే కృష్ణః శకున ఆతుకోదపి పీనః సర్ప ఉత భాష్వాపదః అగ్నిష్టగ్నిస్వాదనృణం కృణోదు సోమశ్చయో బ్రాహ్మణమా విదేశ ఉత్తిష్టాతస్తనుపగం సంభరస్వమేహగాత్రమవహామా శరీరం యత్ర భూమ్యై వృణసే తత్ర గచ్చ తత్ర త్వా దేవస్య పితా దధాతు ఇదంతయేకం పర ఊతయేకం తృతీయేన జ్యోతిషా సంవిశస్వ సంవేశనస్తను వైచారురేధి ప్రియో దేవానాం పరమే సధస్థే ఉత్తిష్ట ప్రేహి ప్రద్రవోకః కృణుష్వ పరమే వ్యోమన్ యమేన త్వయ్యమ్యా సంవిధానోత్తమన్నాకమధిరోహేమం అస్మన్వదీరేవతేర్యద్వై దేవస్య సవితః పవిత్రం యా రాష్ట్రాత్పన్నాదుద్వయం తమసస్పరిధాతా పునాదు అస్మాత్మమధిగాతోస్యయన్పదధిజాయతాం అగ్నయే వైశ్వానరాయ సువర్గాయ లోకాయ స్వాహా. ఆయాతు దేవస్వనాభిరోతిభిర్యమోహమేహ ప్రయతాభిరక్తా ఆసీదతాగుంస ప్రజతేహ బర్హిష్యోర్జాయ జాత్యై మమ శత్రుహత్యై. యమేది వయతమానే యదైతం ప్రభాంభరం మానుషాయే వయంతః ఆసీదతాగస్వములోకం విదానే సాసస్థే భవదమిందయేన. యమాయ సోమగం సునత యమాయ జుహుతా హవిః యమగం హయజ్ఞో గచ్చత్యగ్నిదూతో అలంకృతః. యమాయ ఘృతవద్ధవిర్జుహోత ప్రచతిష్ఠత సనో దేవేష్ట్రాయమద్దీర్ఘమాయ ప్రజీవసే. యమాయ మధుమత్తమగుమ్రాజ్ఞే హవ్యంజుహోతన ఇదన్న మహర్షిభ్యః పూర్వదేభ్యః పూర్వేభ్యః పచికృద్భ్యః యోస్య కౌష్ఠ్యజగతః పార్థివస్యేకయద్వశీ. యమం భంగ్యశ్రవోగాయ యో రాజాన పరోభ్యః యమంగాయ భంగ్యశ్రవో యో రాజాన పరోభ్యః. ఏనాపో నద్యో ధన్వాని ఏ నద్యో పృథివీ దృఢా హిరణ్యకక్ష్యాన్ సుధృవాన్ హిరణ్యాక్షానయ సఫాన్ అశ్వాననశ్యతో గానం యమో రాజాభితిష్ఠతి. యమోదాధార పృథివీ యమో విశ్వమిదం జగత్ యమాయ సర్వమిత్రస్థేయ ప్రాణద్వాజురక్షితం యథా పంచ యథా షడ్యథా పంచదశ ఋషయః. యమయ్యో విద్యాత్ సబ్రూయాద్యథైకర్షిర్విజానతే త్రికద్రుకేభిపతదిషడుర్వీరేకమిద్బృహత్. రాజక్రే తృష్టుప్ఛందాగుంసి సర్వాతాయమ ఆహిత అహరహర్ణయమానో గామశ్వం పురుషం జగత్. వైవస్వతో నృప్యతి పంచభిర్మానవైర్గమ వైవస్వతే నిలిచ్యంతే యమే రాజనితే జనా ఏ చేహ సత్యేనేచ్చంతేజ ఉచారృతవాదిన తే రాజన్నిహ విలిచ్యంతే ఛాయంతి త్వముప దేవాదిష్టయే నమస్యంతి బ్రాహ్మణాదిష్టాపచిత్యతి. యస్మిన్ వృక్షే సుపలాశే దేవైః సంపిబతే జమః అత్రానో విష్పతిః పితా పురాణా అనువేనతి. వైశ్వానరే హవిరిదం జుహోమి సాహస్రముత్సగం శతధారమేతం తస్మిన్నేష పితరం పితామహం ప్రపితామహం విభరత్పింబమానే. ద్రప్సశ్చ స్కంద పృథివీమనుద్యామిమం చ యోనిమనుయశ్చ పూర్వః త్రిదేయం యోనిమను సంచరంతం ద్రప్సం జుహోమ్యను సప్తహోత్రాః. ఇమగుం సముద్రగుం శతధారముత్సం యక్ష్యమానం భువనస్య మధ్యే ఘృతం దుహానామదిపింజనాయాగ్నే బాహిగుంసే పరమే వ్యోమన్ అపేతరేతమిత సర్పకాతోయే ప్రస్థపురాణాయే చ నూతనా. అహోభిరద్భిరక్తుభిర్వ్యక్తం యమో దదాత్మవసానమస్మై. సమితేతామి శరీరాణి పృథివ్యై మాతురుపస్థ ఆదధే. ఏభిర్యుజ్యంతామగ్నియాః శునం వాహాశునన్నారాః శునం కృషదులాంగనం శునం వరత్రాబ్యంతాగుం శునమష్ట్రాముదింగయ శునాశీరా శునమస్మాసు దత్తం శునాశీరా విమాం వాచిమ్యద్దివిచక్రసఃపయః తేనేమాముపసించటం. సీతే వందామహే త్వార్వాచీ సుభగే భవ యథాన సుభగాససి యథాన సుభలాససి. సవితైతాని శరీరాణి పృథివ్యై మాతురుపస్థ ఆదధే. తేభిరదితే శంభ విముచ్యధ్వమగ్నియా దేవయానా అతారిష్మతమసస్పారమస్య జ్యోతిరామామసువరగమ్న ప్రవాతావాంతి పతయంతి విద్యుత ఉదోషధీర్జిహతే పింబతే సువః. ఇరా విశ్వస్మై భువనాయ జాయతే యత్పర్జన్య పృథివీగుమ్రే తసావతి. యథాయమాయ హార్మ్యమవపన్ పంచమానవాః ఏవం వపామి హార్మ్యం యథా సామజీవ లోకే భూరయః. చితస్థ పరిచిత ఓర్ధ్వచితశ్రయధ్వం పితరో దేవతా ప్రజాపతిర్వత్సాదయతు తయా దేవతయా. ఆప్యాయ స్వసంతే ఉత్తే సభ్నామి పృథివీం త్వత్పరిమం లోకం నిదధన్మోహహగుమృషం. ఏతాది స్థూణాం పితరో ధారయంతు తేత్రాయమః సాధనాత్తే మినోతు. ఉపసర్పమాతరం భూమి మేతామునవ్యచ సంవృణివీగుం శిషేవా. ఓర్ణం మృదాయువచర్దక్షిణావత్యేషా పాతు నిరత్యా ఉపస్థే పుచ్మంతస్వృథివిమా విబాధిత సోపాజనాస్మేభవసోపవంచనా మాతాపుత్రథాస్థితాధ్యయనం భూమి వృణ ఉష్మంచమానా పృథివీ తిష్టసి సహస్రం మిత ఉపహిశ్రయంతా తే గృహాసోమధుతో విశ్వాహాస్మే శరణా సంత్ర ఏణేర్ధారా హరిణేరర్జునే సంతు ధైనవ ఎలవత్సా ఊర్జమస్మై దుహానా విశ్వాహ సంత్వనపస్ఫురంతే ఏషా తేజమసాదనే స్వధానిధీయతే గృహే అక్షచర్నామతే అసో ఇదం పితృభ్య ప్రభరేమ బర్హిర్దేవేభ్యో జీవంత ఉత్తరం భరేమ తత్వమారోహా సోమేభ్యో భవంయమేన సంయమ్యా సంవిధాన మాత్మా వృక్షో సంబాధిష్టా మా మాత పృథివిత్వ్యత్రాహ్యేధా సంయమరాజ్యే మాత్మా వృక్షో సంబాధేథా మా మాత పృథివీమహీ వైవస్వతగుంహిగచ్చాధియమరాజ్యే విరాజసి నరం ప్లవమారోహైతన్నళేన పశోన్వి సత్వన్నళప్లవో భూత్వాసంతర ప్రతరోత్తర సవితైతాని శరీరాణి పృథివ్యై మాతురుపస్థ ఆదధే తేభ్య పృథివిశంభవ షడ్ోతాసోర్యంతే చక్షుర్గచ్చదు వాతమాత్మాద్యాం చగచ్చ పృథివీం చ ధర్మణా అపోవాగచ్చగతి తత్రేహితమోషధేషు ప్రతిష్టా శరీరై పరం మృత్యో అనుపరేహి పంథాన్యస్తే స్వయితరో దేవజానాత్ చక్షుష్మదే శృణ్వదే తే బ్రవీమిమాన ప్రజాగుంషోమోత వీరాన్ శంవాతశ్శగంహితే ఘృణశముతే సంతోషధీ కల్పంతాం మే దిశశ్శగ్మా పృథివ్యాస్వాలోకే సాదయామ్యముష్య శర్మాసి పితరో దేవత ప్రజాపతిస్వాసాదయతు తజా దేవతజా అంతరిక్షస్య త్వా దివస్వా దిశాంత్వా నాగస్య త్వా పృష్ఠే ప్రఘ్నస్య త్వా విష్టవే సాదయామ్యముష్య శర్మాసి పితరో దేవత ప్రజాపతిస్వా సాదయతు తజా దేవతజా అపోపవాన్ ధృతమాగిష్టరుహసీదతోత్తభ్రువన్ పృథివేంద్యాముతోపరి యోనికృత పథికృత సపర్యతజే దేవానాభాగా ఇహస్థ ఏషా తేజమసాదనే స్వధానిధీయతే గృహే దశాక్షరాతాగం రక్షస్తాం గోపాయ సతాం తే పరిదామి తస్యాం త్వామాదభన్ పితరో దేవత ప్రజాపతిస్వాసాదయతు తజా దేవతజా అపోపవాన్ క్షతవాన్ క్షీరవాన్ దధివాన్ మధుమాగశ్చరురే హసీదతోత్తభ్రువన్ పృథివీంద్యాముతోపరి యో నిగత పథిగత సపర్యతయే దేవానాగం శతభాగా క్షీరభాగా దధిభాగా మధుభాగా ఇహస్థ ఏషా తేజమసాదనే స్వధానిధీయతే గృహేసౌ సదాక్షరా సహస్రాక్షరాయుతాక్షరాచ్యుతాక్షరాగం రక్షస్వతాంగోపాయస్వతాం తే పరిదామి తస్యాం త్వామాదభన్ పితరో దేవత ప్రజాపతిస్వాసాదయతు తజా దేవతజా ఏతాస్తే స్వధామృదాకరోమి యాస్తే ధానా పరిగిరామ్యత్ర ఆస్తే జన పితృభిస్ సంవిధానోత్రధేనోక్తామదుభాకరోదు తామర్జునౌషధీనాం పయో బ్రహ్మాణయద్విదు తాసాం తామధ్యాదాదతే చరుభ్యో అపిధాతవే దూర్వాణాకస్తంబమాహరైతాం ప్రియతమాం మమ ఇవాంజసం మనుష్యాణాం భోజిష్టాను విరోహత కాశానాగస్తంబమాహరక్షసామపహత్యై యేతస్తే దిశ పరాభవన్నఘాయ భోజఖాతేనాభవాన్ పునః గర్భాణాగస్తంబమాహరపి తృణామోషధీం ప్రియా అన్వస్తే మౌలంజే బాదనుకాండమసోఫలం లోకం ప్రణతా అస్య సోదదోహత సంవాదశ్చగంహ్యతే ఘనశ్రముతే సంతోషధే కల్పంతాం మే దిశ సర్వాః ఇదమేవేతోపరామాత్మతాంచన తథా తదశ్యభ్యాతం మిత్రేణ వరుణేన చరణో వారజాదిదం దేవో వనస్పతి ఆర్తే నిరుద్ధ్యేష వనస్పతి విధిర్నిరసి విధారయాస్మదఘాద్వేషాగంసి శమి శమయాస్మదఘాద్వేషాగంసి జలజవయాస్మదఘాద్వేషాగంసి పృథివేంగచ్చాంతరిక్షం గచ్చదివం గచ్చదిశో గచ్చసువర్గచ్చసువర్గచ్చదిశో గచ్చదివం గచ్చాంతరిక్షం గచ్చ పృథివేంగచ్చాపో వా గచ్చగతి తత్ప్రదేహితమోషధేషు ప్రతిష్టా శరీరై అస్మన్వదే దేవతేర్జద్వై దేవస్య సవితః పవిత్రయ్యా రాష్ట్రాత్పన్నాద్వయం తమసస్పరిధాతా పునాత ఆరోహతాజర్జడసంగ్రణానా అనుపూర్వయ్యతమానాయ తిష్టా ఇహ స్పష్టా సుజనిమా సురత్నో దీర్ఘమాయుః కరతు జీవసేవః యథాహాన్యలు పూర్వం భవంతి యథర్తవ ఋతుభిర్యంతి క్లుప్తాః యథానపూర్వమపరోజాధాతరాజోగంషి కల్పయేషా నహితే అగ్నే తనువై క్రూరం చకారమర్చ కవిర్బభస్థితే జనం పునర్జరాజగౌరివ అపనశ్రోషితరఘమగ్నేషు శుద్ధ్యాదయం అపనశ్రోషితరఘం మృత్యవే స్వాహా అనడ్వాహమన్వారభామహే స్వస్తయే సన ఇంద్రయవ దేభ్యో వన్య సంపారణో భవ ఇమే దేవా విమృతైరామవర్తిన్నభూద్భద్రా దేవోతిన్నో అద్య ప్రాంజోగామాృతేహస గద్రాఘీరాజు ప్రతరాంగధానా మృత్యా పదంజోపయంతోయతై మద్రాఘీరాజు ప్రతరాంగధానా ఆప్యాయమానా ప్రజాధనైన శుద్ధా పూతాభవసయజ్ఞిజాతః ఇమం జీవేభ్య పరిధిం దధామి మానోను కాదపరో అర్ధమేతం శరజీవంతు శరదః పురోజే స్థిరో మృత్యుం దద్మహే పర్వతేన ఇమానారీరవిధవా సుపత్నీరాంజనేన సర్పిషా సంవృశంతాం అనశ్రవో అనమేవా సుషేవా ఆరోహంతు జనయోయో నిమగ్రే యదాంజనంత్రైకం జాతకం హిమవతస్పరి తేనామృత్య మూలేనారాజేర్జం భయామసి యథాత్మముద్భినత్యోషధే పృథివ్యాధి ఏమిమ ఉద్భిందంతు కీర్త్యాయశసా బ్రహ్మవర్చసేన అజోస్తాస్మదఘాద్వేషాగంసి యవోది యవయాస్మదఘాద్వేషాగంసి అపనశ్రోషుచదఘమగ్నేషు శుద్ధ్యాదయం అపనశ్రోషుచదఘం సుక్షేత్రిజాసుగాజావసూజాచామహే అపనశ్రోషుచదఘం ప్రయద్భంతిష్ఠేషా ప్రాస్మాకాశ్చ సూరయ అపనశ్రోషుచదఘం ప్రయదగ్నే సహస్వతో విశ్వతోయంతి సూరయ అపనశ్రోషుచదఘం ప్రయత్తే అగ్నే సూరయోచాయే మహి ప్రతే వయమ్ అపనశ్రోషుచదఘం త్వగుంహిరిష్వతో ముఖ విశ్వత పరిభూరసి అపనశ్రోషుచదఘం విషో నో విశ్వతో ముఖాతి నావేవ పానజ అపనశ్రోషుచదఘం తనస్కింధుమివ నామజాదివర్షా స్వస్తయే అపనశ్రోషుచదఘం ఆపప్రవణాదిపయతీరవాస్మత్స్యందతామఘం అపనశ్రోషుచదఘం ఉద్వరాదులగానైవాపాస్మత్స్యందతామఘం అపనశ్రోషుచదఘం ఆనందాయ ప్రమోదాయ పునరాజాగస్వాన్ గృహాన్ అపనశ్రోషుచదఘం న వైరత్ర ప్రమీయతే గౌరస్వః పురుషః పశుః యత్రేదం బ్రహ్మ క్రియతే పరిధిర్జీవనాయకమపనశ్రోషుచదఘం అపశ్యామయువతిమాచరంతీం హృదాయ జీవాం పరిణీయమానాం అంధేన జాతమసా ప్రావృతా సుప్రాచీమవాచీమ వయం నరిష్ట్యై మజేతాం మాగుస్తాం భ్రియమానా దేవీ సతీ పితృలోకం యదేశే విశ్వవారానభసా సంయజంతి భోనో లోకోపరిధావృణీ ప్రయష్టామగ్నిం మధుమంతమోర్మిణమార్జస్సంతం తాపయసోపసగుంసదేమ సదుమ్రయ్యాతమువర్తసాసతస్వాన స్వస్తయే యే జీవాయే చ మృతాయే జాతాయే చ జంత్యాః తేభ్యో ఘృతస్య ధారయితుం మధుధారాగ్యుంధతి మాతా రుద్రాణాం దుహితావసో నాగస్వసాదిత్యానామృతస్య నాభిః ప్రణవోచం చితుషే జనాయమాగామనాగామదితిం వధిష్ట పిబతో గతంతృణాన్యత్తో సృజత హంతాశంచామిషా ప్రజావాయుర్ధనం ఓం శాంతిశాంతిశాంతి సుమంగళేరియం వధో నిమాగం సమే తపశ్యత సౌభాగ్యమస్తే ధత్వాస్తం విపరేతన ఇమాంతమింద్రమేధ్వస్వపుత్రాగం సుభగాం కరు దశాస్యాం పుత్రానాథే పతిమేకాదశం కృధి ఆవహంతే విదం బాణా కుర్బాణాక్షీరమాత్మనః బాసాగం శివమగావశ్చ అన్నపానే చ సర్వదా తథో మే శ్రియమాహ. ఓం ఇతి తైత్రియ ఆరణ్యః షష్టమ ప్రశ్న సమాప్తః. అత తైత్రియ ఆరణ్యః సప్తమ ప్రశ్న ప్రారంభః. ఛన్నో మిత్ర వరుణ ఛన్నో భవత్వర్యమా ఛన్న ఇంద్రో బృహస్పతి ఛన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శీక్షాం వ్యాఖ్యాస్యామ వర్ణస్వర మాత్రాబలం సామసంతాన ఇత్యుక్త శీక్షాధ్యాయ సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం అథాత సగంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యౌతిషమధివిద్యమధిప్రజమధ్యాత్మం తామహాసగంహితా ఇత్యాచక్షతే అథాధిలోకం పృథివీగోర్వరూపం జ్యౌరుత్తరూపం ఆకాశసంధి వాయుస్సంధానం ఇత్యధిలోకం అథాధిజ్యౌతిషం అగ్నిపూర్వరూపం ఆదిత్య ఉత్తరూపం ఆపస్సంధి వైద్యుతస్సంధానం ఇత్యధిజ్యౌతిషం అథాధివిద్యం ఆచార్యపూర్వరూపం అంతేవాస్యుత్తరూపం విద్యాసంధి ప్రవచనగుం సంధానం ఇత్యధివిద్యం అథాధిప్రజం మాతాపూర్వరూపం ఇతోత్తరూపం ప్రజాసంధి ప్రజనగుం సంధానం ఇత్యధిప్రజం అథాధ్యాత్మం అధరాహనుఃపూర్వరూపం ఉత్తరాహనురుత్తరూపం వాక్సంధి జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం ఇతే మామహాసగంహితాః. యేవమేతా మహాసగంహితా వ్యాఖ్యాతా వేద సంధీయతే ప్రజజా పశుభిః బ్రహ్మవర్మసేనాద్యేన సువర్వేణ లోకేన యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోధ్యమతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోసి మేధయా పిహిత శ్రుతం మే గోపాయ ఆవహందేవితం వానా కుర్వాణాక్షీరమాత్మనః వాసాగుంసి మమగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ గోమశాం పశుభి సహ స్వాహా ఆమాజంతు బ్రహ్మచారిణ స్వాహా ఇమాజంతు బ్రహ్మచారిణ స్వాహా ప్రమాజంతు బ్రహ్మచారిణ స్వాహా దమాజంతు బ్రహ్మచారిణ స్వాహా శమాజంతు బ్రహ్మచారిణ స్వాహా యశోజనే సా నిస్వాహా శ్రేయాసో సా నిస్వాహా తన్వాభగ ప్రవిశా నిస్వాహా సమాభగ ప్రవిశ స్వాహా తస్మిన్ సహస్రశాఖే నిభగాహం త్వయి వృజే స్వాహా యథాపః ప్రవతాయంతి యథా మాసా అహర్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వతః స్వాహా ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమాపద్యస్వ భోర్భువస్సువరితివా ఏతాస్తిస్రో వ్యాహృతయః తాసామహస్మైతాం చతుర్థీం మాహాశమస్యః ప్రవేదయతే మహ ఇతి తద్బ్రహ్మ స ఆత్మా అంగాన్యన్యా దేవతాః భూరితివా అయం లోకః భువరిత్యంతరిక్షం సువరిత్యసౌ లోకః మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే భూరితివా అగ్నిః భువరితి వాయుః సువరిత్యాదిత్యః మహ ఇతి చంద్రమాః చంద్రమసా వావ సర్వాణి జ్యోతిగుంషి మహీయంతే భూరితి వాచః భువనితి సామానే సువరితి యజోగుంషి మహరితి బ్రహ్మ బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే భూరితి వై ప్రాణః భువనిత్యపానః సువరితి వ్యానః మహరిత్యన్నం అన్నేన వావ సర్వే ప్రాణా మహీయంతే తావా ఏతాశ్చతస్రశ్చతుర్ధా చతస్రశ్చతస్రో వ్యాహృతయః తాయో వేద స వేద బ్రహ్మ సర్వేస్మై దేవా బలిమావహంతి స య ఏషోంతర్హృదయ ఆకాశః తస్మిన్నజం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే య ఏష స్తమ ఇవావలంబతే సేంద్రయోనిః యత్రాసౌ కేశాంతో వివర్తతే యపోహ్యశీర్షకపారే భూరిత్యగ్నౌ ప్రతిష్ఠతి భువయితి వాయౌ సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వారాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతిశ్చక్షుష్పతిః శ్రోత్రపతిర్విజ్ఞానపతిః ఏతత్తతో భవతి ఆకాశశరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశోవాంతరదిశాః అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి ఆప ఓషధయో వనస్పతయ ఆకాశ ఆత్మా ఇత్యధిభూతం అథాధ్యాత్మం ప్రాణోద్యానోపాన ఉదానః సమానః చక్షుశ్రోత్రం మనోవాక్త్వగత్ చర్మ మాగం సగ్గస్నావాస్థిమజ్జా ఏతదధివిధాయ ఋషిరవోచత్ పాంకం వా ఇదగం సర్వం పాంకేనైవ పాంకగ్గస్పృణోతీతి ఓమితి బ్రహ్మ ఓమితీదగం సర్వం ఓమిత్యేతదనుగృతిహస్మవా అప్యోశ్రావయేత్యాశ్రావయంతి ఓమితి సామాని గాయంతి ఓగుంశోమితి శస్త్రాణి శగుంసంతి ఓమిత్యధ్వర్యః ప్రతిగరం ప్రతిగృణాతి ఓమితి బ్రహ్మా ప్రసౌతి ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి ఓమితి బ్రాహ్మణః ప్రపక్ష్యన్నాహ బ్రహ్మోపాత్మవానీతి బ్రహ్మైవోపాప్నోతి ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ నమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిష్ట స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాధీతర తపమితి తపోనిత్య పౌరుషిష్టిః స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకోమోద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః అహం వృక్షస్య వేరివ కీర్త్యః పృష్ఠం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినేవ స్వమృతమస్మి ద్రవిడగం సమర్థసం సుమేధా అమృతోక్షిణః ఇది త్రిశంగోర్వేదానువచనం వేదమనోచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాసంతుం ఆవ్యవచ్ఛేత్సీః సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి ఏకే చాస్మచ్చేయాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసమేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం హ్రియా దేయం ధియా దేయం సంవిదా దేయం అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణాః సంభవిషిణః యుక్తా ఆయుక్తాః అనోక్షా ధర్మకామాః స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః అథాభ్యాఖ్యాతేషు ఏతత్ర బ్రాహ్మణాః సంభవిషిణః యుక్తా ఆయుక్తాః అనోక్షా ధర్మకామాః స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం షన్నో మిత్రశ్రం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురులక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవీన్మాం ఆవీద్వక్తారం ఓం శాంతి శాంతి శాంతిః ఇతి తైత్రియ ఆరణ్యః సప్తమ ప్రశ్నః సమాప్తః అత తైత్రియ ఆరణ్యః అష్టమ ప్రశ్న ప్రారంభః సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్తా సత్యాం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్యతేతి తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధేభ్యోన్నం అన్నాత్ పురుషః స వా ఏష పురుషోన్నరసమయః తస్యేదమేవ శిరః అయం దక్షిణపక్షః అయముత్తరపక్షః అయమాత్మా ఇదం వృక్షం ప్రతిష్టా తదప్యేష శ్లోకోవతి అన్నాద్వై ప్రజా ప్రజాయంతే కాశ్చ పృథివీశ్రుతా అథో అన్నేన జీవంతి అథైనదపిజంత్యంతత అన్నగుంహి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వైతేన్నమాప్నువంతి ఏన్నం బ్రహ్మోపాసతే అన్నగుంహి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే అన్నాద్ భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే అద్యతే ఇద భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి తస్మాద్వా ఏతస్మాదన్నర సమయాత్ అన్యోంతర ఆత్మా ప్రాణమయః తేనైష పూర్ణః సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధ తస్య ప్రాణ ఏవ శిరః జానో దక్షిణ పక్షః అపాన ఉత్తర పక్షః ఆకాశ ఆత్మా పృథివీ పుచ్చం ప్రతిష్టా తదప్యేష శ్లోకో భవతి ప్రాణం దేవా అను ప్రాణంతి మనుష్యా పశవశ్చయే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యతే సర్వమేవత ఆయుర్యందే యే ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యోంతర ఆత్మా మనోమయః తేనైష పూర్ణః సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణపక్షః సామోత్తరపక్షః ఆదేశ ఆత్మా అథర్వాంగిరస పృచ్ఛం ప్రతిష్టా తదప్యేష శ్లోకో భవతి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాన్మనోమయాత్ అన్యోంతర ఆత్మా విజ్ఞానమయః తేనైష పూర్ణః సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య శ్రద్ధైవ శిరః ఋతం దక్షిణపక్షః సత్యముత్తరపక్షః యోగ ఆత్మా మహఃపుచ్ఛం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మ జ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ విజ్ఞానమయాత్ అన్యోంతర ఆత్మానందమయః తేనైష పూర్ణః స వా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణపక్షః ప్రమోద ఉత్తరపక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి అసన్నేవ స భవతి అసద్బ్రహ్మేతి వేద చేద్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదురితి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య అథాదోను ప్రశ్నాః ఉతా విద్వానమం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి ఆహో విద్వానమం లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుత సో కామయత బహుశ్యాం ప్రజాయేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదను ప్రవిశ్య సచ్చత్యచ్చాభవత్ నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదంగిం చ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత తదాత్మానగ్రస్వయమకురుత తస్మాత్తత్సుకృతముచ్యత ఇతి యద్వై తత్సుకృతం రసో వై సహ రసగ్రహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి కాహ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవానందజాతి ఇదాహ్యేష ఏతస్మిన్నదృశ్యేనాత్మే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విందతే అథ సో భయం గతో భవతి ఇదాహ్యేష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి తత్వేవ భయం విదుషో మన్మానస్య తదప్యేష శ్లోకో భవతి భీషాస్మాద్వాతఃపవతే భీషో దేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమదితి శేషానందస్య మేమాగుంసా భవతి యువాస్యాత్ సాధుయుగాధ్యాయకః ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ స ఏకో మానుష ఆనందః ఏయే శతం మానుషా ఆనందాః స ఏకో మనుష్యగంధర్వాణామానందః శ్రోత్రియస్య చాకామహతస్య ఏయే శతం మనుష్యగంధర్వాణామానందాః స ఏకో దేవగంధర్వాణామానందః శ్రోత్రియస్య చాకామహతస్య ఏయే శతం దేవగంధర్వాణామానందాః స ఏకః పితృణాంచిరలోకలోకానామానందః శ్రోత్రియస్య చాకామహతస్య ఏయే శతం పితృణాంచిరలోకలోకానామానందాః స ఏక ఆజానజానాం దేవానామానందః శ్రోత్రియస్య చాకామహతస్య ఏయే శతమాజానజానాం దేవానామానందాః స ఏక కర్మదేవానాం దేవానామానందః ఏ కర్మణా దేవానుభిజంతి శ్రోత్రియస్య చాకామహతస్య ఏయే శతం కర్మదేవానాం దేవానామానందాః స ఏకో దేవానామానందః శ్రోత్రియస్య చాకామహతస్య ఏయే శతం దేవానామానందాః స ఏక ఇంద్రస్యానందః శ్రోత్రియస్య చాకామహతస్య ఏయే శతమింద్రస్యానందాః స ఏకో బృహస్పతేరానందః శ్రోత్రియస్య చాకామహతస్య ఏయే శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః శ్రోత్రియస్య చాకామహతస్య ఏయే శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మణ ఆనందః శ్రోత్రియస్య చాకామహతస్య స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః స య ఏవంవిత్ అస్మాల్లోకాత్ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రామతి ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రామతి ఏతం మనోమయమాత్మానముపసంక్రామతి ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఏతమానందమయమాత్మానముపసంక్రామతి తదప్యేష శ్లోకో భవతి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నిభేతి కుతశ్చనేతి ఏతనం హవావన తపతి కిమహగుం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయేవం విద్వానేతే ఆత్మానగ్స్పృణుతే ఉభేహ్యే వైషయేతే ఆత్మానగ్స్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషత్ సహనాభవతు సహనో భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః ఇతి తైత్రియ ఆరణ్యః అష్టమ ప్రశ్న సమాప్తః అత తైత్రియ ఆరణ్యః నవమ ప్రశ్న ప్రారంభః సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అధీ భగవో బ్రహ్మేతి తస్మాచ అన్నం ప్రాణం చక్షశ్రోత్రం మనోవాచమితి తగంహోవాచ తతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభి సంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాధ్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రజంత్యభి సంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీ భగవో బ్రహ్మేతి రగుంభోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత సతపస్తత్వా ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ ప్రాణాధ్యేవ ఖల్ విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంత్యభి సంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీ భగవో బ్రహ్మేతి సగంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత సతపస్తత్వా మనో బ్రహ్మేతి వ్యజానాత్ మనసో హ్యేవ ఖలు విమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మన ప్రజంత్యభి సంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీ భగవో బ్రహ్మేతి సగుంభోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత సతపస్తత్వా విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానాధ్యేవ ఖల్ విమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంత్యభి సంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీ భగవో బ్రహ్మేతి సగంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తత్వా ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్ విమాని భూతాని జాయంతే ఆనందే జాతాని జీవంతి ఆనందం రజంతి సంవిశంతేతి శేషాభార్ధమే వారుణే విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత యదేవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నన్ననింద్యాత్ తద్వ్రతం ప్రాణో వానన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠిత తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయేతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నన్న పరిచక్షీత తద్వ్రతం ఆపోవానన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాప ప్రతిష్ఠితా తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నం బహుకుర్వీత తద్వ్రతం పృథివీవా అన్నం ఆకాశోన్నాద పృథివ్యామాకాశ ప్రతిష్ఠిత ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా న కంచన వసతో ప్రత్యాచక్షీత తద్వ్రతం తస్మాద్యజాతయా చ విధయా వఃపన్నం ప్రాప్నుయాత్ అరాధ్యస్మా అన్నమిత్యాచక్షతే ఏతద్వై ముఖతోన్నగం రాధ్యం ముఖతోస్మానన్నగం రాధ్యలే ఏతద్వై మధ్యతోన్నగం రాధ్యం మధ్యతోస్మానన్నగం రాధ్యలే ఏతద్వా అంతతోన్నగం రాధ్యం అంతతోస్మానన్నగం రాధ్యతే యేవం వేద క్షేమమితి వాచి యోగక్షేమమితి ప్రాణాపానయోః కర్మేతి హస్తయోః గహిరితి పాదయోః విముక్తిరితి పాయౌ ఇతి మానుషేః సమాజ్ఞాః అథ దైవీః తృప్తిరితి పృష్టౌ ఫలమితి విద్యుతి యశమితి పశుషు జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాతిరమృతమానందరిత్యుపస్థే సర్వమిత్యాకాశే తత్ప్రతిష్టేత్యుపాసీత ప్రతిష్టావాన్ భవతి తన్మహరిత్యుపాసీత మహాన్ భవతి తన్మనహిత్యుపాసీత మానవాన్ భవతి తన్నమరిత్యుపాసీత నమ్యంతేస్మై కామాః తద్బ్రహ్మేత్యుపాసీత బ్రహ్మవాన్ భవతి తద్బ్రహ్మణః పరిమర ఇత్యుపాసీత పర్యేణం మ్రియంతే ద్విషంతః సపత్నాః పర్యే ప్రియా భ్రాతృవ్యాః స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే సదేకః స య ఏవంవిద్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏతమానందమయమాత్మానముపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామాన్నీ కామరూప్యను సంచరన్ ఏతత్ సామగాయం నాస్తే అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదః అహగ్రశ్లోకృదహగ్రశ్లోకృదహగ్రశ్లోకృద అహమస్మి ప్రథమజారత పూర్వం దేభ్యో అమృతస్ నో మా దాతి సహమన్నమన్నమదంతమాని అహం విశ్వం భువనమభ్య భవాజ్యోతి యేం వేద ఇుపనిషద్ సహనావదు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై ఏజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతిశాంతిశాంతి. తైత్రియ ఆరణ్య నవమ ప్రశ్న సమాప్తః.